கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசன்மானம், நாடு புகழும் பரிசினால் நன்றாக, சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே, பாடகமே என்றனைய பல்கரணம் யாமணிவோம், ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு, மூடனை பெய்து முழங்கை வழிவார, கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 27வ பாசுரம் கூடாரை வெல்லும் அனே பாசுரம். ஸ்ரீகிருஷ்ணுனி யொக்க సన్నిధానంలో ఈ నోమును అనుష్ఠించిన పిమ్మట వీళ్లు కొన్ని వస్తువులను ఆ భగవంతుని యొక్క సమక్షంలో వాళ్లు పొందారు. ఆ విషయం అన్నిటిను అండాళ్ ఈ పాసురంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎటువంటి వారు అనేదాన్ని ముందుగా అండాళ్ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కూడారై వెల్లుం, శత్రువులను జయించినట్టి, అంటే శత్రువులందరినీ శ్రీకృష్ణుడు గెలించే ఆ జయశీలుడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అంటే భగవంతునికి శత్రువులు ఉన్నారా అంటే ఉన్నారు. రామావతార కాలంలో శత్రువుగా నిలిచాడు రావణుడు. ఆ రావణుడు ఎటువంటి పరిస్థితి కలిగినా వాడు నేను తల వంగను, నమస్కరించను అనే రకంగా ఉండే మనిషి. ద్విధా భజ్యేయమప్యేవం నమేయం తు కస్యచిత్, ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ అని తమ యొక్క సారథి మాల్యవాన్ అనే అతని ఎదురుగా రావణుడు చెప్పిన మాట ఇది. నన్ను రెండు ముక్కులుగా వేసినా నేను ఎవరికి తల వంచను, ఇది నా యొక్క స్వభావం, పుట్టినప్పటి నుంచి నేను అటువంటి మనిషి నేను అని తనను గురించి చెప్పుకుంటున్నాడు రావణుడు. ఆ రావణుడు లాంటి ఆ శత్రువులను రాములు వారు గెలిచారు. అది మాత్రం కాదు, పరశురాముడు తమ యొక్క శ్రీహస్తంలో ఉండినటువంటి విష్ణు ధనుస్సును చూపించి దీన్ని కూడా ఆ విధంగా ఆరోపణం చేస్తే నీ యొక్క ఆ వీరత్వాన్ని నేను ఒప్పుకుంటాను అని రాముడు వారి యొక్క ఎదురుగా వచ్చి నిలిచాడు పరశురాముడు సీతాకళ్యాణం అయిన వెంటనే. అప్పుడు ఆ పరశురాముడు శత్రుభావంతో వచ్చి నిలిచాడు, అతన్ని కూడా గెలిచాడు రాములు వారు. వెంటనే రాములు వారి యొక్క ఆ వీరత్వాన్ని చూసి మైమరిచినటువంటి పరశురాముడు, అక్షయ్యం మధుహంతారం జానామిత్వాం సురోత్తమం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప అని రాముడు వారికి ఆశీర్వాదం ఇస్తూ అతన్ని కవలించుకొని దక్షిణ దిక్కు వెళ్లిపోయినాడు పరశురాముడు. కేరళ దేశానికి వెళ్లాడు. పరశురామ క్షేత్రం అని కేరళ దేశం ఇప్పుడు పిలువబడుతుంది. అక్కడ తపస్సేస్తూ ఉన్నాట పరశురాముడు చిరంజీవిగా. వెల్లుం సీర్ గోవిందా, సీర్ గోవిందా అని అంటున్నారు. భగవంతుడు ఆ విధంగా అందరినీ గెలుస్తున్నారంటే వాల్మీకి భగవంతుడు శ్రీరామాయణంలో చక్కగా ఒక శ్లోకాన్ని అన్నారు. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధీర ధనుషాయుధి శాత్రవాన్. తమ యొక్క సత్య మార్గ ప్రయాణం వలన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గెలుస్తున్నాడు రాములు వారు. దైన్యావస్థతో కూడిన వాళ్లకు దానం చేసి వాళ్లను గెలుస్తున్నాడు రాముడు. అదేవిధంగా గురువులకు శుశ్రూష చేసి గురువుల యొక్క అభిమానాన్ని పొందాడు రాములు వారు. తమ యొక్క కోదండాన్ని ప్రదర్శించి శత్రువులందరినీ గెలిచాడు రాములు వారు. ఆ విధంగా జయశీలుడు భగవంతుడు కూడారై వెల్లుం సీర్ గోవిందా అని పిలుస్తున్నారు. గోవిందా అని అంటున్నారు. అంటే భగవంతుడు ఆ గోవర్ధన గిరిను గొడుగులాగా ఎత్తి పెట్టుకున్న తరువాత ఇంద్రుడు వచ్చి గోవింద పట్టాభిషేకం చేశారు శ్రీకృష్ణునికి. ఆ గోవింద పట్టాభిషేకం చేసినటువంటి ఆ వృత్తాంతాన్ని ఇక్కడ అండాళ్ స్మరిస్తూ ఉన్నారు. కూడారై వెల్లుం సీర్ గోవిందా, ఓ గోవిందా అని పిలుస్తున్నారు. ఉందన్నై పాడి పరైగొండు యాం పెరు సన్మానం, నిన్ను పాడి మేము నీ దగ్గర దీన్ని పొందాలనో దాన్ని పొంది, యాం పెరు సన్మానం మేము పొందుతున్న సన్మానం ఎటువంటి సన్మానంగా ఉండాలి దాన్ని విన్నపం చేస్తాం కృష్ణ అని అంటున్నారు వీళ్ళు. అంటే ఎటువంటి సన్మానం అంటే, పతి సమ్మానిత సీత భర్తారమసితేక్షణ ఆద్వారమనువం రాజ మంగళాన్యభిదద్యుషీ అని శ్రీమద్ రామాయణంలో చెప్పినట్టు పెరుమాళ్ అంటే రాములు వారు సీతమ్మకు ఒక సన్మానం చేశారట. తమ మెడలో ఉన్నటువంటి ఆ మాలను సీతమ్మ మెడలో వేశారట. సీతమ్మ సంతోషించారట. అటువంటి సన్మానాన్ని కృష్ణ మేము కూడా పొందాలి అని అంటున్నారు అండాళ్. ఇది ఎలా ఉంది అంటే మన పూర్వాచార్యులు అన్నారు, శ్రీరంగంలో పరాశర భట్టర్ స్వామి రంగనాథ స్వామి యొక్క ఆలయానికి వచ్చినప్పుడు తీర్థం షడారి అంతా అయిన తరువాత ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారట. అప్పుడు యాగం జరుగుతూ ఉంది, ప్రసాదాన్ని ఇచ్చే సమయంలో ఆయన వచ్చారు. నేను పొందవలసిన సన్మానం ఇప్పుడు వచ్చినది అని సంతోషంగా అన్నారట పరాశర భట్టర్ స్వామి. దీన్ని వ్యాఖ్యానంలో మన పూర్వాచార్యులు చెప్తున్నారు, యాం పెరు సన్మానం నాడు పుహళుం పరిశీనాల్ నన్రాహ. దేశమంతా కీర్తించే విధంగా కృష్ణ నీ యొక్క సన్మానం మాకు లభించాలి అని ప్రార్థిస్తున్నారు అండాళ్. ఈ సన్మానం ఏ విధంగా ఉండాలి అంటే శ్రీకృష్ణుడు సత్యభామ, అర్జునుడు ద్రౌపది ఒక ప్రకోష్టంలో ఉన్నారు. లోపల ఎవరిని పంపించవద్దు అని ద్వారపాలకుడు దగ్గర కృష్ణుడు చెప్పి ఉన్నాడు. అప్పుడు సంజయుడు అక్కడికి వచ్చారట. ఆ ద్వారపాలకుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి సంజయుడు వచ్చి ఉన్నాడు అని అన్నారట. వెంటనే తొందరగా అతని లోపలికి పంపించు అన్నారట శ్రీకృష్ణుడు. ఎందుకంటే మనం ఇంత స్నేహభావంతో ఉండేదాన్ని చూసి నేరుగా ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి చెప్తాడు, అందువల్ల అతన్ని లోపలికి పంపించు అన్నారట. ఎత్ర కృష్ణౌచ కృష్ణాచ సత్యభామాచ భామిని అని భారతం ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా సుఖసారణులు ఇద్దరు, వాళ్ళు ఈ రామ ప్రభావాన్ని వానర ఆ సైన్యం నిలిచి ఉండే ఆ ప్రభావాన్ని రావణుడి దగ్గరికి పోయి చెప్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు శ్రీమతా రాజరాజేణ లంకాయాం అభిషేచిత అని ఈ విషయాన్ని వాల్మీకి వర్ణిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా కీర్తించినట్టు నాడు పుహళుం పరిశీనాల్ ఆ సన్మానం ఏ విధంగా ఉండాలంటే ఆనాడు సీతమ్మ శ్రీహస్తముతో కూడినటువంటి సన్మానాన్ని, సీతమ్మ ఇచ్చిన సన్మానాన్ని ఆంజనేయ స్వామి పొందినట్టు మేము ఆ సన్మానాన్ని పొందాలి. అవముచ్చి ఆత్మన కంఠాత్ హారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు తామింకితజ్ఞ సంప్రేక్ష్య బబాషే జనకాత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని నిత్య సహా దదౌ సా వాయుపుత్రాయ తం హారమసి తేక్షణ హనుమాన్ తేన హారేణ సుశుభే వానరర్షభ చంద్రాంశూచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. శ్రీమద్ రామాయణంలో ఈ విషయాన్ని చక్కగా వర్ణించారు. ఇంద్రుడు రామపట్టాభిషేక సమయంలో ఒక ముత్యపు హారాన్ని రాముల వారికి ఇచ్చారట. ఆ ముత్యపు హారాన్ని సీతమ్మకు రాముల వారు ఇచ్చారు. సీతమ్మ తమ మెడలో వేసుకుని ఉండే సమయంలో రాముల వారు వెంటనే అర్థమైపోయింది సీతమ్మకు. తమ మెడలో ఉన్నటువంటి ముత్యపు హారాన్ని చేతిలో పెట్టుకుని అటూ చూశారట. పౌరుషం విక్రమం బుద్ధి ఎవరికైతే ఉందో అతనికి దీన్ని ఇవ్వు అని రాముల వారు అన్నారట. వెంటనే ఆంజనేయ స్వామికి సన్మానంగా సీతమ్మ ముత్యపు హారాన్ని ఇచ్చారట. ఆనాడు సీతమ్మ ద్వారా ఆంజనేయ స్వామి సన్మానాన్ని పొందినట్టు కృష్ణ మీ ద్వారా మేము సన్మానం పొందాలి అని అండాళ్ ప్రార్థిస్తూ ఉన్నారు. యాం పెరు సన్మానం నాడు పుహళుం పరిశీనాల్ నన్రాహ. ఇది ఎలా ఉంది అంటే ఆ బ్రహ్మాలంకారం అని అంటారు, ముక్తాత్మ పొందే అలంకారం. తం పంచశతాన్యప్సరసాం ప్రతిధావంతి శతం మాలాహస్తాః శతం అంజనహస్తాః శతం చూర్ణహస్తాః శతం వాసోహస్తాః శతం పణహస్తాః తం బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి స బ్రహ్మాలంకారేణ అలంకృతో బ్రహ్మ విద్వాన్ బ్రహ్మైవ అభిప్రేతి అని కౌశీతకీ ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఇక్కడ ఆండాళ్ మనసులో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. అటువంటి సన్మానాన్ని మేము పొందాలి. సూడకమే తోళ్వలయే తోడే సవి పూవే. ప్రథమ స్పర్శానికి కావలసినటువంటి ఆ గాజులు మా చేతికి కావాలి. సూడకమే తోళ్వలయే. అదేవిధంగా భుజమునకు ధరించే ఆభరణం మాకు కావాలి. తోడే కమ్మలు కావాలి. సవి పూవే కర్ణపుష్పం కావాలి. పాడకమే పాదానికి కావలసినటువంటి ఆభరణం గొలుసు లాంటిది, అది మాకు కావాలి. ఎంద్రణయ పల్హననం యామణి ఓం, ఇటువంటి ఆభరణం అన్నిటిను మేము ధరింపగలవారము అవుతాం. పిమ్మట ఆడగుడుపోం, వస్త్రాన్ని ధరించుకుంటాం. అదన్ పిన్నే పాల్సోరు, దానికి పిమ్మట ఆ క్షీరాన్నాన్ని మేము నీతో మేము తీసుకుంటాం. అదన్ పిన్నే పాల్సోరు, ఆ క్షీరాన్నం ఎలా ఉండాలి అంటే, ఆ శర్కర పొంగలి ఎలా ఉండాలంటే, మూడనైపైదు బాగా ఆ నెయ్యితో మురుగునట్లు దాన్ని ఉంచి, ముడంగై వైవార మోచేతియందు కారినట్లు అంత నెయ్యి పోసి అది ఉండాలట. కూడి ఇరుందు, అందరూ మనం కూడి ఉండి, కుళిందేలో రింబావాయ్, మనం సుఖింపవలయును అని అండాళ్ ఈ పసురంలో పేర్కొంటున్నారు. అంటే ఆ చక్కెర పొంగల్ను నోట్లో వేసుకున్నట్లు చెప్పలేదు అండాళ్. అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నప్పుడు తినే బుద్ధి వీళ్లకు రాదు. అందువల్ల ఏతత్ సామగాయన్నాస్తే హా ఊహా ఊహా ఊ అహమన్నం అహమన్నం అహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద అని తైత్తరీయోపనిషత్తులో చెప్పిన ఆ మంత్రార్థాన్ని మనసులో ఉంచుకొని భగవంతుడు భక్తులకు అన్నం లాంటివాడు, ఆ భగవంతునికి భక్తులు అన్నం లాంటి వాళ్ళు. పరస్పరం ఆ విధంగా ఉండే సమయంలో తినే బుద్ధి వాళ్లకు రాదు. అందువల్ల బ్రహ్మవిదా ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్నే సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి అనేటువంటి ఆ శృత్యర్థం ఈ పాసురము చేత చెప్పబడుతుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం.